జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామి సీతాలక్ష్మణ సహితుడై కాలినడకన దశరథ చక్రవర్తి ఉన్న మందిరానికి వస్తూ దారిలో ప్రజలు మాటలు వింటూ వచ్చాడు. సుమంత్రునికి చెప్పాడు, మేము వచ్చాము అని తండ్రి గారికి చెప్పవయ్యా అని. తత కమలపత్రాక్ష శ్యామో నిరుదరో మహాన్ ఉవాచ రామ తం సూతం పితురాక్షాహిమామితి. కమలపత్రాక్షుడైనటువంటి రాముడు సూతునితో చెప్పాడు, నేను వచ్చానని చెప్పవయ్యా అని. ఆ సూతుడు వెళ్ళి, ఓ మహారాజా, నీకు జయము జయము. నీ కుమారుడు తన ధనాన్నంతా కూడా బ్రాహ్మణులకు దానం చేసి నిన్నే చూడటానికి వచ్చాడు, వనవాసానికి సిద్ధంగా ఉన్నాడు రాముడు అని చెబితే ఆ దశరథుడు ఆ మాట విని, సుమంత్ర, ముందు నా భార్యలందరినీ ఇక్కడికి తప్పించు, అందరితో కూడి అప్పుడే నేను రాముణ్ణి చూడగలుగుతాను అంటే అలాగే అని చెప్పి 350 మంది భార్యలు ఆయనకి 350 or 60 వారిని అందరినీ కూడా తీసుకుని వచ్చాడు. అలాగే కౌసల్య, సుమిత్ర వారు కూడా వచ్చారు. రాముడుని రమ్మన్నారు. అంటే రామచంద్రస్వామి ఇలా నమస్కరిస్తూనే దోశలలా పట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు. ఆ రాముడు వస్తూ ఉంటే, సరే ఎదురుగా పోదాము అని చెప్పి దశరథుడు లేచి 2 వేసి పడిపోయాడు నేల మీద. వెంటనే రామలక్ష్మణులు గబగబా పరుగులు తీసుకుంటూ వచ్చి లేపి ఆయన మంచం మీద పడుకోబెట్టారు. ఆ స్థితి చూసి అంతఃపురం అంతా కూడా గగ్గోలు పెట్టింది. అందరూ ఏడ్చారు. మరి చక్రవర్తి ఎటువంటి చక్రవర్తి, పరిపాలన చేసినటువంటి చక్రవర్తి, ఏమాత్రము కూడా ఇంతవరకు శోకము అన్నది ఎరగదు. వారి అంతఃపురమే, ఆ మందిరమే కాదు, అయోధ్య పట్టణమే, కోసల దేశానికే దుఃఖం లేదు. దశరథ చక్రవర్తి అలా తండ్రిలాగా పాలించాడు. ఆ దశ ఆయనకి వచ్చినందుకు వారందరూ కూడా బాధపడ్డారు. రామచంద్రస్వామి మహారాజుకు నమస్కరించి అంటూ ఉన్నాడు, ఓ మహారాజా, నీవే ప్రభువి, ఇప్పుడు అందరికీ కూడా చక్రవర్తివి నీవు. నీ అనుజ్ఞ కోసం వచ్చాం, దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. లక్ష్మణుడు, సీత కూడా నాతో వస్తామంటున్నారు. ఎంత చెప్పినా కూడా వినటం లేదు వారించిన. కనుక వారు కూడా రావటానికి తమరు అంగీకారం తెలుపవలసింది అని రాజ లాంఛనాలతో ఉన్నటువంటి మరి వారిని అలా అడగటము మర్యాద కనుక రాముడు అలా కోరాడు. అంటే దశరథుడు విని ఏమి బాధపడ్డాడో, మరి ఏమని చెప్పగలమండి ఆ దశకి బాధపడి. రామ, వరం రూపంలో నన్ను కైకేయి మోసం చేసిందయ్యా, కానీ నువ్వు మాత్రం నా మాట కాదని ధిక్కరించేసి ఎదురు తిరిగి నువ్వు రాజ్యాన్ని స్వాధీనం చేసుకో, ఈ అయోధ్యకు నీవే రాజువి అన్నాడు ఏదో ఆవేశంతో. అంటే, రాజా, నీవు అనేక సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించినటువంటి మహారాజువి, కానీ ఈనాడు నిన్ను కాదని నేను రాజ్యాన్ని తీసుకోమంటావా, నీ మాటకి అసత్యం ఏర్పడేటట్లు చేయమంటావా? అది పొరపాటును కూడా చేయడు సుమా. ఈ రాముడు అడవికే పోతా, 14 నీ ఆజ్ఞ ప్రకారంగా పాటించి తిరిగి వచ్చి అప్పుడు నీ పాదాలకు నమస్కరిస్తాను అన్నాడు రాముడు. అంటే కైక ఆ మాటలకి చాలా సంతోషించింది. వెళ్ళిపోతానంటున్నాడు, ఒకవేళ ఎక్కడ మళ్ళీ ఎదురు తిరుగుతాడో, అందరూ కలిసి ఏమంటారో అని భయపడుతూ ఉన్నది. అప్పటికి సిద్ధమయ్యాడు. మరి ఇంకా ఏం చేస్తాడు, దుఃఖం నిండిపోయింది దశరథుడికి. రామ, నీ శ్రేయస్సుని, నీ అభివృద్ధిని కోరుకునేటటువంటి వాడిని నేను, మరి చేయగలిగేది ఇంకేమీ లేదు కదా. కానీ నువ్వు వెళ్ళవలసిందే కదా, తప్పదంటూ ఉన్నావు. పోనీ కనీసం ఈ ఒక్క రాత్రి అయినా ఉండవయ్యా, నేను నిన్ను చూసి సుఖాన్ని పొందుతాను. నీ తల్లిని నన్ను చూస్తూ ఈ రాత్రి ఇక్కడ గడుపు, నువ్వు ఉదయమే వెళ్ళవచ్చు అన్నాడు. అంటే రాముడు అంటూ ఉన్నాడు, నేను ఉండలేను రాజా. ఎందుకని అంటే ఈ రోజు నుంచే ఆరంభమవుతూ ఉన్నది. అరణ్యవాసానికి ఇది మొదటి రోజు కనుక నేను అన్ని కోరికలు విడిచిపెట్టేశాను. నేను ఇప్పుడే తపస్వి, నా మనసులో ఆ తపస్సు భావం వచ్చేసింది. మళ్ళీ నేను వెనక్కి తిప్పలేను. రాజభావాన్నో రాకుమార భావాన్నో నేను తెచ్చుకోలేను. ఈ జనాకీర్ణము ధనాకీర్ణము అయినటువంటి రాజ్యాన్ని నేను విడిచిపెట్టేశా, మనస్సులోనే తుడిచిపెట్టేశా. కనుక దీనిని నువ్వు భరతుడికి ఇయ్యి, నిరాటంకంగా ఇచ్చేసేయి. నేను మారదు సుమాయిక, నువ్వు సత్యభాషివే కావాలి. ఏమైనా సరే హాయిగా అరణ్యాల్లో నివసిస్తాను రాజా, నాకేమిటి భయం? నా తమ్ముడు ఉన్నాడు, నన్ను సుఖపెట్టేటటువంటి వాడు. కనుక నీవేమీ కూడా ఆలస్యం చేయకు. నీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక నీవు పూజనీయుడవు, తండ్రివి, చక్రవర్తివి, కనుక అనుజ్ఞ ఇస్తే నేను త్వరగా వెళ్ళిపోతాను అన్నాడు. అనేటప్పటికీ పాపం ఇంకా పొంగిపోయింది దుఃఖం. రాజు మరి మొత్తం మనస్సులోనే తాపసినైపోయాను అనేటప్పటికీ ఇంకా బాధపడిపోయి కౌగిలించుకున్నాడు రాముణ్ణి. వివశుడైపోయాడు, ఆ పాదమస్తకం అలా తడుముతూ పడిపోయాడు, మూర్ఛపడిపోయాడు దశరథ చక్రవర్తి. ఆ కైకేయి తప్ప హాహాకారాలు చేశారు మిగిలిన వారందరూ కూడా. దేవ్యస్తతస్సం దురుదుస్సమేతాస్తాం వర్జయిత్వా నరదేవపత్నీం రుదన్ సుమంత్రోపి జగామ మూర్ఛాం హాహాకృతం తత్ర బభూవ సర్వం. ఒక తాం వర్జయిత్వా, ఆ కైకేయి తప్ప మిగిలిన వారు అందరూ కూడా రురుదుహు దుఃఖపడిపోయారు. అందరూ కూడా అంతా కూడా గగ్గోలెత్తిపోతూ ఉంది అంతఃపురము. తతో నిర్ధూయ సహస శిరో నిశ్వశ్య చాసకృతు పాణౌ పాణిం వినిష్పశ్య దంతాన్ కటకటాప్యచ. అంటే కోపం వచ్చేసింది. సుమంత్రుడు ఎవరంటే సుమంత్రుడికి బాగా కోపం వచ్చేసి చేతులతో చేతులు అలా వేసి పిసికి దాన్ని చేతులనే కోపం అంతా కూడా చూపించాడు. పళ్ళు కట కట కట కొరికాడు, పళ్ళు కొరికి విరుసుకుపడ్డాడు కైకేయి మీద బాణాలు వంటి మాటలతో. ఏమమ్మా, నీ భర్త సకల జగత్తుకి ప్రభువు, అటువంటి పతిని నీవు పరిత్యజిస్తున్నావు, ఇంకా నువ్వు చేయరాని పని ఇంకేమైనా ఉంటుందా? ఆయన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైపోయావే? అయ్యో, నీవు చేసే పనులతో నీ పతిని చంపేస్తూ ఉన్నావు, నీ కులానికి కళంకం తెస్తూ ఉన్నావు. ఆయన దేవేంద్రుని మించినటువంటి పరాక్రమవంతుడు, నీకు తెలుసు కదా, నిన్ను పోషించేటటువంటిది వాడు కూడా దశరథుడే. స్త్రీలకు కోటి మంది పుత్రులున్నా భర్త ఇష్టప్రకారం నడుచుకోవటమే వారికి ఇష్టం. కానీ నీవేదో ఒక భరతుడికి రాజ్యం కట్టబెట్టాలనుకుంటూ ఉన్నావు. రాజు మరణిస్తే అతని తర్వాత జ్యేష్ఠపుత్రుడే రాజు కావడం సంప్రదాయం, ఈ వంశము యొక్క, ఇక్ష్వాకు వంశము యొక్క సంప్రదాయం. కానీ నీవల ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ తనయుడే రాజు కావాలంటూ ఉన్నావు, కానీ నీ బిడ్డకే రాజ్యాన్ని ఇచ్చుకో, మేము మాత్రం రాముడు ఎక్కడికి పోతే అక్కడికే పోతాం. ఈ రాజ్యంలో మర్యాదలు మట్టిలో కలుస్తుంటే ఏ బ్రాహ్మణుడు ఇక్కడ ఉండాలనుకుంటాడు? నీవు ఇంతటి అకార్యాన్ని తలపెట్టావు, ఇంకా భూమి ఎందుకు బద్దలు కావటం లేదో తెలియటం లేదు అన్నాడు ఆయన. వశిష్ఠుడు, మహర్షులు మొదలైన వారందరూ కూడా నిన్ను హింసించకపోవటం ఆశ్చర్యంగా ఉంది. నీ తల్లి స్వభావమే సుమా, నీది కూడా. ఏమిటనంటే ఒకసారి నీ తల్లి నీ తండ్రిని ఒక విషయంలో బలవంతంగా నిలదీసింది. ఆయనకి పశువులు పక్షుల భాషలన్నీ తెలిసేటట్లుగా ఒక యోగి, ఒకనొక యోగి మరి ఎవరో వరమిచ్చాడు. గొప్ప వరం ఇస్తే ఒక చీమల దండు పోతూ ఉన్నది ఆ గదిలో పోతూ ఉంటే ముందు ఉన్నటువంటి సిపాయి సేమ అన్నది, అయ్యా ఇక్కడ ఒక మంచం వచ్చింది పెద్దది, అంటే ఎత్తి అవతల పడేయమందంట, వెనక ఉన్నటువంటి రాణి చీమ ఆజ్ఞ ఇచ్చింది అంటే. ఆ మాటలు విని నవ్వాడు కైక తండ్రి. ఇటు క్షేమ హెచ్చు అవతల పడేయమంటుంది మంచాన్ని, వాటి దారికి అడ్డం వచ్చిందా తీసేయి అంటుంది. నవ్వితే 3 సార్లు పగపగపగ నవ్వితే నువ్వు ఎందుకు నవ్వావో చెప్పమందట. అంటే అది చెప్పకూడదు అన్నాడు. ఎందుకు చెప్పకూడదు, దానికి ఏమిటి కారణం? చెబితే నేను చచ్చిపోతాను అంటే నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోయినా సరే నువ్వు చెప్పాల్సిందే అని గట్టిగా పట్టుపట్టింది. పట్టు వీడలేదు. అయితే ఇక రాజు మరి ఏం చేస్తాడు, నిజానికి ఆవిడని చంపాలి. చంపటానికి వీలు కాక, అంటే మనసు ఒప్పక, బహిష్కరించాడు, దేశ బహిష్కారం చేశాడు. ఇదే ఇప్పుడు ఎప్పుడు కూడా చంపాలి అనుకున్నప్పుడు, లేదు కోపం వచ్చినప్పుడు ఎవరితోనైనా సరే ఇక వారిని పూర్తిగా విసర్జించేస్తే, మనసులో నుంచి కూడా తోసేస్తే సరిపోతుందట ఆ శిక్ష. అందుకని మహాత్ములైన వారు ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇక వారితో పలకరు, వారి ముఖం కూడా చూడరు. అది ఆ కాలంలో దేశ బహిష్కారం రాజులు చేసే పని, గొప్పవారు చేసే పని ఇది. అలా చేశాడు నీ తండ్రి, కానీ నువ్వు పాపిష్ఠదానివి, నిన్ను దశరథులు చేయలేకపోయాడు. నువ్వు దుష్ట మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నావు. ఎవరు ఎలా పోయినా సరే, నాశనమైపోయినా సరే నువ్వు ఇలా సిద్ధమైపోయావు సుమా అంటే వింటూనే ఉన్నది. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కానీ అంతా వింటుంది, కానీ ఆమెలో ఏ మార్పు కనపడలేదు. ఎవరెన్ని ఏడుపులు ఏడిచినా తనకేమిటన్నట్టుగా, నైవ సాక్షుభ్యతే దేవి నచస్మ పరిదూయతే నచాస్యా ముఖవర్ణశ్చ విక్రియా లక్ష్యతే సదా. వింటూ ఉంది, అంతా వింటూ ఉన్నది, కానీ నక్షుభ్యతే ఏమాత్రము కూడా క్షోభ చెందటం లేదు, బాధ లేదు, మార్పు లేదు, వికారము లేదు. అలా నిర్వికారంగా ఉండిపోయింది. మరి ఎవరేం చేయగలరు ఇంకా అటువంటి ఆమెను? ఇలా నిలబడిపోయింది ఆ కైకేయి. శ్రీమద్ వాల్మీకి ఆది కావ్యే శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే 35వ సర్గః. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.